ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మోధ్వాదివ ప్రభుత్వతి పృథివ్యా అయం అపాగ్నేతాగ్నిజిన్వతి ఉభావాంద్రాగ్ని ఆహువద్భ్యా ఉభారాధస్తమాదయ్యై ఉభాదాతారాయుషాగ్నయేనాముభావాజస్ సాతయే భువేవా అయం తేయో నిర్వృత్తియోయతో జాతో అరోచా తందానం నగ్న ఆరోహానోవద్ధయారయిం అయమిహ ప్రథమోధాయి ధాతృభిర్హోతాయుజిష్ఠో అధ్వరేష్మీభ్యమప్నవానో భృగవో విరుచుర్వనేషు చిత్రం విధ్వం విశేమీసే అస్య ప్రత్నామనుద్యుతగ్నేశుక్రం దూదుహ్వే అక్రాయః అయస్రవస్రసామృషిం తనూపాగ్నేసి తన్వం నేపాక్యాయుర్దా అగ్నేశ్చాయం మేగేహి వచ్చోదా అగ్నేసి వచ్చో మేగేహి అగ్నేయం మే తన్వా ఊనం తన్మా ప్రేణా ఇంధానాశతగ్నిమా అద్యుమం తగ్గమీమహి వయస్వంతో వయస్కృతగ్నసహస్వంతస్సహస్కృతం అగ్నే సపత్నదంభానమదద్ధాపోలాభ్యం చిత్రావసోస్వస్తి పారమాశీయా సంతమగ్నే సూర్యస్య వక్తసాగత సమృషేణాగ్రస్తుతేన సంప్రియేణా సమహమాయూషాహం వచ్చ సాసం ప్రజయా సగ్రాయస్పోషేణ్మిషీయా అనంధస్తాంభో వో భక్షీయమహస్తమో వో భక్షీయా ఊవజ్జస్థోజం వో భక్షీయ రాజస్పోషస్థరాజస్పోషం వో భక్షీయా దేవాదీరమస్మిన్ యోనా అస్మిన్ గోష్ఠేస్మిన్ క్షయేస్మిన్ లోకే ఇహైవస్తేతో మాపాదాతా సర్గహితాసీ విశ్వరూప్యోర్జామావీసౌపత్యేన ఉపత్వాగ్నే దివే దీవే దోషా వస్తద్ధియా వయం నమోభరం తయేమాసీ రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీవీం వర్ధమానగ్రస్వేదమే సనఃపితేవ సూనవేగ్నే సూపాయనో భావ సచస్వాన స్వస్తయే అగ్నే త్వన్నో అంతమవుతత్రాగా శివో భావరూధ్యాః వసోరగ్నిర్వసస్రవా అచ్చానక్షిద్యుమత్తామగ్నేరీంద్రాః దోతిష్టదీవ సున్నాయ నూననీమహేషిభ్యనో బోధిశ్రుతిహవామునుష్యాణో అఘాయత సమస్మాత్లయేహ్యదీతయే హి కామ్యయే మయీవః కామధరాణం భూయాత్ సోమానగ్రస్వరాణం కృణుహి బ్రహ్మణస్పతే కక్షీవంతయ్య ఔసిజః యో రేమాన్యో ఆమీ మహావాసు విత్పుష్టివర్ధానః సనస్తి శక్తుయస్తురః మానస్సర్గసో అరారుషో ధూవర్తి ప్రణన్మత్యస్య రక్షాణో బ్రహ్మణస్పతే మహిత్రేణామవోహస్తుభ్యుక్షం మిత్రస్యార్యమ్నః దురాదర్శం వరుణస్య నహి దేశా మమాజననాధ్వాసు వారణేషు ఈశే విపురఘసర్గసః దేహి పుత్రాసో అదీతే ప్రజీవసే మర్త్యాయ జ్యోతిర్యచ్ఛం త్యజస్రం కదాచనస్తరీరసినేంద్రశ్చసి దాశుషే ఉపోవేన్ను మాఘవన్ భూయయిన్ను దేదానం దేవస్య విచ్యతే తత్సవితుర్వరేణ్యం వద్వో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరీతే ధూణభోరథోస్మాస్నోత్ విశ్వతాః ఏన రక్షసి ధాతుషాః సవిద్ధో వాసవర్ధయ ప్రజయా దధనేన చ భూద్భువస్వస్సు ప్రజా ప్రజయా భూయాతం సువీరో వీరైర్సు పోషః పోషైః నర్యః ప్రజామ్మే పాహి సర్గస్య పశూవన్మే పాహి ఆగన్న విశ్వవేదసమస్మభ్యం వసువిత్తామం అగ్నే సమ్రాణవిద్యుమ్నమభిసహాయచ్ఛస్వ అయమగ్నిర్గృహవాదిర్గార్హవత్య ప్రజావాహం వసువిత్తామః అగ్నే గృహపతే విద్యుమ్నమభిసహాయచ్ఛస్వ గృహామామీభిరమావే పద్వమోర్జం విభ్రతయేమాసి ఓజ్యం బిభ్రద్భస్సు మనస్సు మేధా గృహాణీ మనసామోదమాన ఏషా మధ్యేతి ప్రవసన్నేషు సో మనసో బహు గృహానుపహ్వయామహేతేనో జానంతు జానతః ఉపాహూతా ఇహ గావ ఉపాహూతా అజావయాః అథో అన్నస్య కీనాల ఉపాహూతో గృహేషూన క్షేమాయవస్సాం ప్రపద్యే శివగ్ షగ్మగ్ సయ్యోసయ్యో ప్రభాసినో హవామహే మరుతస్య దిశాదశః కరం వేణ సజోషసః యద్రామేయదరం యేయత్సభాయాయ్యదింద్రియే యదేనశ్చ కృమా వయమిదం తదవాయజామహే స్వాహా మోషూణ ఇంద్రాత్ర వృత్సు దేవైరస్తిష్మా దేవుష్మిన్నవయా మవస్థిత్య మేషుషో యవ్యాహవిష్మాదో మరుతో వందతే గీ అక్రం కర్మ కర్మ కృతః సహ వాచామయో భువా దేవేభ్యః కర్మ కృత్వా స్తం ప్రేత స చ భువః అవాభృతనిచుం పుణనితేరురాజినిచుం పుణా అవదేవేతమేనో యాశిషమవమత్యైర్మత్యాకృతం పురుషా నో దేవ ఋషస్వాహి పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపాత వస్మే విక్రీరావహాయుషమోజ్జగ్రశతక్రతో దేహి మే దదామి తే నిమే దేహిని తే దధౌ నిహారం నిహారామి తే నిహారం నిహారాసి మే స్వాహా అక్షన్నమీ మదంతత్యవ ప్రియాధూషత అస్తోషతస్వభావానవో విప్రానవిష్టయామతీయోజాన్వింద్రతే హరీ సందృశం పాభయం మఘవన్వందిషీమహి ప్రణూనం పూర్ణబంధురస్తుతోయా శివసౌ అనుయోజాన్వింద్రతే హరీ బాహూ వామహే నారాసేనస్తోమేన పితృణాంచమన్మాభిః ఆనాయేతు మనఃపునఃక్రత్వే దక్షాయ జీవసే జ్యోత్సూవర్యం ధృతే పునర్న పితరో మనో దదాతు దేవ్యో జనాః జీవం వ్రాతగ్సేమీ వయగ్రతే తవ మనస్తనోషు విభ్రాజావంత సేమీ ఏషతే రుద్రభాగ సహస్వస్రాంబీకయాతంజూషస్వ స్వాహా ఏషతే రుద్రభాగ ఆతుస్తే పశు అవరుద్రమాధీమ్యవదేవంత్యంబకం యథా నో వస్కరద్యథానశ్రేయస్కరద్యథా నో వ్యవసాయేషజమాషజం గవేష్వాయ పురుషాయ భేషజం సుఖం మేషాయ మేష్యై ప్రియంబకయజామహే సుగంధిం పుష్టివర్ధానం ఉర్వాదుకమీవ బంధానాం మృత్యోర్ముక్షీయమామృతాత్ ప్రియంబకయజామహే సుగంధిం పాతివేదానం ఉర్వాదుకమీవ బంధానాజితోముక్షీయమామృతాః ఏతేన రుద్రావతేన పరోమూజావతోదీ అవాతకథం వాపినా కావసత్కృత్తివాతా అహిగ్రసన్నశివ సాంతోదీ వాజినాం వాజోవతు భక్ష అస్మాన్ దేతస్సిక్తమృతం బలాయ విశ్వే దేవా అభియత్సం బభూవస్తన్మాభినోత ప్రజయా ధనేన వాజ్యహం వాజీనస్యోపాభూత ఉపాభూతస్య భక్షయామి వాజే వాజీ భూయాసం పవిత్రా ప్రసూతాదేవ్యాపావందంతు తే తనూం దీర్ఘాయుత్వాయ వర్చసే కశ్యపస్య త్రయాయుషం జమదగ్నే త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తత్రయాయుషం యేన ధాతా బృహస్పతేరింద్రస్య చాయుషే వాపత్ యేన దేవపామి బ్రహ్మానా జీవాతా మే జీవానాయ దీర్ఘాయుత్వాయ ఫలాయ వచ్చసే సుప్రజాస్వాయ చాసా అథో జీవసరదశతం తృతీయోధ్యాయః అథ చతుర్థోధ్యాయః. ఏదమాగన్మదేవయజానం పృథివ్యాయత్ర దేవాసో అజోషంత విశ్వే ఋక్సామాభ్యాగ్రసంతరం తోయజుద్వీరాయ స్పోషే న సమిషామదేవ ఇమా ఆపః సమూ మే సంతు దేవీ రోషధేత్రాయ స్వస్వధీతే మైనగ్గ్రహీ ఆపో అస్మాన్ మాతరః సుంధయంతు ఘృతేన నో ఘృతపః పునంతు విశ్వగ్నిరిత్రం ప్రవహంతి దేవీ రుదిరాభ్యస్తు చిరాపూతయే దీక్షా తపసోస్తనురాసితాం పా శివాగ్నిషగ్మాం పరిదధే భద్రం వర్ణం పుష్యం మహీనాం పయో దివచ్చోదా దివచ్చో మే దేహి వృత్రస్య కనీన కాసి చక్షుర్దాసి చక్షున్ మే దేహి ఇష్పతిర్ం మా పునాదు భాక్పతిర్ం మా పునాదు దేవో మరా పునాత్ ప్రచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః తదస్య తే పవిత్రపతే పవిత్రభూతస్య యత్కామః పునే ప్రచ్ఛకేయం ఆవో దేవాస ఈమహే వామం ప్రయత్యధ్వరే ఆవో దేవాస ఆశిషో యజ్ఞియాసో హవామహే స్వాహా యజ్ఞం వనస స్వాహోరోరంతరిక్షాత్ స్వాహాద్యావా పృథివీర్భ్యాస్వాహా వాతాదారభే ఆపూర్తే ప్రయుజేజ్ఞే స్వాహా మేధాయీ మనసేజ్ఞే స్వాహా దీక్షాయై తపసేజ్ఞే స్వాహా సరస్వతీ కూట్నేజ్ఞే స్వాహా ఆపో దేవీయర్బృహదీయర్విశ్వసంభుభోద్యావా పృథివీ కుర్వంతరిక్షా బృహస్పతాయే హమిషా విధేమ స్వాహా విశ్వో దేవస్య నేతర్మత్తో గురీత సఖ్యం విశ్వో రాయణీ శుద్ధ్యతి ద్యుమ్నం ప్రేణీత పుష్యసే స్వాహా రిక్సామయోశిల్పే అస్తస్తే వామారభే దేవా పాతం ఆస్తయజ్ఞస్యోదృజాః శర్మాసి శర్మ మే యక్ష నమస్తే అస్తు మామాహిగ్గజీర్గస్యాంగిరస్యోర్ణం వ్రదావూర్జం మే యక్ష సోమస్య నీవిరాసి విష్ణోః శర్మాసి శర్మ యజమానస్య ఇంద్రస్య యోనిరసి సుసస్యాకృటీయస్కృధి ఉచ్ఛాయ శ్రవణస్పద భూద్భోమా బాహ్యగ్రహాసః ఆస్య యజ్ఞస్యోదృజాః వ్రతం క్రేణుతౌ వ్రతం క్రేణుతౌ వ్రతం క్రేణుతా అగ్నిర్బ్రహ్మాగ్నిర్యజ్ఞో వనస్పతిర్యజ్ఞియాః దైవీం ధియం మనామహే సుమృళేకామభిష్టాయే వచ్చోదాం విశ్వధాయసజ్ఞసుతీర్థానో అసద్వసే ఏ దేవా మనో జాతా మనోయుజో దక్షక్రతవః తేనో వంతు తేన పాంతు తేభ్య స్వాహా స పీతాభావత యూయమాపో అస్మాకమంతరుదరే సుసేవా అస్మభ్యామయక్ష్మానమీవాగతస్వదంతు దేవీ అమృతారృతా ఇయం తే యజ్ఞియా తనూరపోమిన ప్రజా అగ్నిహోముత స్వాహృతా పృథివీమావీశత పృథివ్యా సంభవా అగ్నేజాగృహివయగ్నేమీమీ రక్షా నో అప్రయుచ్ఛన్ ప్రబుధే నఃపునస్పృధి పునర్మన పునరాయోన్మాగాత్నశ్రక్షునశ్రోత్రం మాగాత్ పునఃప్రాణ పునరాత్మాగాద్వైష్వానరోపదస్తనో వా అగ్ర్మా పాదుదురితాదవ్యాత్మ్రతపాదిదేవామత్యేష్వాయ్యేష్వీడ్యాస్వేయత్సోమా భూయో భరా దేవో నస్సవితావసోద్ధాతావస్వాదే శుక్రతనో రేతద్వచ్చస్తయా సంభవభ్రాజం గచ్చా జ్యోరాజిఘృతామనసాయుష్టా విష్ణావే తస్యాస్తే సత్యసామస ప్రసరే తనుయంత్రమాసీయ స్వాహా చంద్రమాసి శుక్రమస్యమృతమసి వైశ్వదేవమాసీ ఇదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియాసి యజ్ఞిరస్భయతీర్ష్ణీ తానశుక్రాచీ సుప్రాచీచీ భవ మిత్రస్వాతరిబద్ధీనా పూషాద్వానస్వాంద్రాయాధ్యక్షాయ అనత్వామాతామన్యతామనో పితానుభ్రాతాభ్యోను సఖాసయోఖ్యః సా దేవి దేవమచ్చేహీంద్రాయ సోమం రుద్రస్వావర్తయతు స్వస్తి సోమా సఖా పునరేహి వస్యస్యదీగిరస్యాదిత్యాదీరుద్రాసీ చంద్రాసీ బృహస్పతిష్ట్వా సుమ్నేరం నాతు రుద్రవసుభిరాచకే అదిత్యాస్వామూర్ధన్నాదీఘన్విజే భయజనే పృథివ్యా ఇలాయాస్పదమాదిఘృతవత్స్వాహా అస్మే రామస్మాస్మే తే బంధూ దేహాయో అస్మే రాయా మా వయగ్రయరాజస్పోషే నవియోష్మతో రాజా సమఖ్యే దేవ్యాధియా సందక్షిణ యోరుచక్షస మామాయుప్రమోషీర్మో అహం తవ వీరాన్ వీరేయ తవ దేవి సందృశి ఏషతే గాయత్రో భాగయితి మే సోమాయ బ్రూతాదేషతేష్ భో భాగయితి మే సోమాయ బ్రూతాద్ ఏషతే జాగతో భాగయితి మే సోమాయ బ్రూతాచ్ఛందో మానానాగ్రామ్రాజ్యం గచ్చతాదితి మే సోమాయ బ్రూతాత్ ఆస్మాకోసి శుక్రస్యేగ్రహ్యాః విచితస్వా విచిన్వంతు అభిత్యేవ్వేతారామోణ్యో కవిక్రాతుమచ్చామి సత్యసామగ్నరత్నధామతిం కవిం ఊర్ధ్వాయశ్యామతిర్భా అతిద్యుతత్సవీమణిహిరణ్యపాణిరమిమీద సుక్రతుః కృపా స్వాహా ప్రజాభ్యస్త్వా ప్రజాస్త్వాను ప్రాణంతు ప్రజాస్త్వమాను ప్రాణీ చంద్రం త్వా చంద్రేణ క్రీణామి శుక్రజ్ఞ శుక్రేణామృతమృతేన సగ్మేతే గోరస్మేతే చంద్రాణి తపాసస్తనోరాశి ప్రజాపతేర్వర్ణా పరమేణ పశునా క్రీయసే సహస్రపోషం కూషేయం మిత్రో నయే హి సుమిత్రధయింద్రస్యోరుమామీ సదక్షీణం ఉసన్నుసంతగ్గస్యోనస్యోనం సానభ్రాజాంఘ్రాహారే బంభాహారే ఏతేవస్వామక్రయాణాస్తాన్ రక్షద్ధం మామోదభన్ పరేవాగ్నే దుశ్చారితాద్వాధస్వామాసుచారితే భజ ఉదాయుషా స్వాయుషోదస్థామృతాను ప్రతిపంథామపద్మహి స్వస్తిగామానేహసం యేన విశ్వాః పరిద్విషో వృణక్తి విందతే వసు అదిత్యాస్తగస్యదిత్యైతదాసీదా అస్తభ్రాజ్యామేషభో అంతరిక్షమమీవీతపరిమాణం పృథివ్యా ఆదీదద్విశ్వాభువానాని సమ్రాడ్విశ్వేత్తాని వరుణస్యవ్రతాని అనేషుంతరిక్షం తానవాజమర్వత్సుపయా ఉశ్రియాసు ఋత్సుక్రతుం వరుణో విక్ష్వగ్నిం దివి సూర్యమదధాత్ సోమమద్రౌ సూర్యస్య చక్షురాలోహాగ్నే రక్ష్మ ప్రమీనాతాం యత్రైతాసేభిరీయసేభ్రాజమానో విపస్థితా ఉశ్రాయేతం ధూర్వాహూ యుజ్యేథా మనశ్రు అవీరహణౌ బ్రహ్మచోదనౌ స్వస్తి యజమానస్య గృహాన్ గచ్చతం భద్రో మే ప్రత్యవస్తభువస్పతే విశ్వాన్యభిధామాని మాత్వాపరి పరిణో విదన్మాత్వాపరి కుంఠినో విదన్మాత్వావృతాభయవో విదన్ ఏనో భూత్వా పరాపతయజమానస్య గృహాన్ గచ్చతన్నౌ సద్గస్కృతం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహో దేవాయ తదృతగ్ఞకార్యత దూరే దిశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ సద్గసత వరుణస్యోత్తంభానమతి వరుణస్య స్తంభసజ్జనీస్థః వరుణస్య రితసదన్యసి వరుణస్య రితసదానమసి వరుణస్య రితసదానీమాంజీలా యాతే ఘామాని హవిషాయజంతి తాతే విశ్వాః పరిభూరస్తు యజ్ఞం గయస్థాన ప్రతరణస్సు వీరో వీర ప్రజరాసో మధుర్యా ఓ్యాయ అథ పంచమోధ్యాయః అగ్నేస్తనూరాశి విష్ణవే త్వా సోమస్య తనూరాశి విష్ణవే త్వా అతీతేనాదిత్యమాశి విష్ణవే త్వా స్యేనాయ త్వా సోమభృతే విష్ణవే త్వాగ్నయే త్వారాయ స్పోషదే విష్ణవే త్వా అగ్నేర్జనిత్రామసి వృషాణో స్థః పూర్వస్యాయుదాసి పురూరవా అసి గాయత్రేణ త్వాచ్ఛందామంథామిత్రేష్టోభేణ త్వాచ్ఛందామంథామి జాగతేన త్వాచ్ఛందామంథామి భవానన్న సమానసౌ సచేతసా అరేపసౌ మాయజ్ఞిష్టం మాయజ్ఞపాతిం జాతవేదసౌ శివౌ భావత మధ్యనా అజ్ఞా అగ్నిశ్చారతి ప్రవిష్టరిషీణాం పుత్రోభిసస్తి పావా సనస్యోనస్సుయజాయేహదేభ్యోహవ్యగ్సదన ప్రాయుచ్ఛన్ స్వాహా ఆపాదయే త్వా గృహామి పరీపతయే త్వా గృహామి తనూనత్రే తాపరాయ సమన్నోజిష్ఠాయ అనాదిష్టమస్కనాదృశ్యం దేవానామోజా అనాభిసస్తి పానభిసస్తేన్యం అనంజసా సత్యముపాగేషగ్నేమాధా అగ్నేవ్రతపాస్తేవ్రతపా జాతవ తనూరియజ్ఞామయ్యామతనూరేషాయి సహనౌ వ్రతపతే వ్రతాన్యను మే దీక్షా దీక్షాపాతమన్యతామనుతపస్తపస్వతి అగ్నేసురగ్నేవృష్టేరేవ సోమాప్యాయతామింద్రాయైకధనవిదే ఆరుభ్యమింద్రప్యాయతామాత్మమింద్రాయప్యాయస్వా ఆప్యాయయాస్మాన్ సఖీన్ సన్యా మేధయా స్వస్తి తే దేవ సోమ సుత్యాముద్రుచామసీయా హేష్టారాయ ప్రేషే భగాయ ఋతమృతవాదిభ్యో నమో దివే నమః పృథివ్యై జాతే అగ్నేయశ్రయా తనూర్వర్షిష్ఠాగహ్వరేష్ఠ ఉగ్రం వచో అపావధీయత్తేషం వచో అపావధీయత్ స్వాహా జాతే అగ్నే వజశ్రయా తనూర్వర్షిష్ఠాగహ్వరేష్ఠ ఉగ్రం వచో అపావధీయత్తేషం వచో అపావధీయత్ స్వాహా జాతే అగ్నే హరీషయా తనూర్వర్షిష్ఠాగహ్వరేష్ఠ ఉగ్రం వచో అపావధీయత్తేషం వచో అపావధీయత్ స్వాహా తత్రాయ నీమేషి విత్తాయ నీమేషి అవతాన్ మావ్యథితమవతాన్ మానాథితం విజేరగ్నేర్నభో నామాగ్నే అంగిరాయూనానామ్నేహి యోస్యాం ప్రేషివ్యామదియత్తేనా దృష్టం నామ యజ్ఞియంతేన త్వాదధే విజేరగ్నేర్నభో నామాగ్నే అంగిరాయూనానామ్నేహి ద్వితీయస్యాం పృథివ్యామదియత్తేనా దృష్టం నామ యజ్ఞియంతేన త్వాదధే విద్యేరగ్నేర్న భో నామాగ్నే అంగిర ఆయునానామ్నేహి యస్తృతీయస్యాం పృథివ్యామధియత్తేనాదృష్టం నామ యజ్ఞయంతేన త్వాదధే ీదయేసి సపత్నసాహీ దేవేభ్య కల్పస్వ సిగ్గ్యాసి సపత్నసాహీ దేవేభ్యస్తుంభస్వ సిగ్గ్యాసి సపత్నసాహీ దేవేభ్యస్తుంభస్వ ఇంద్రఘోషస్వాసుభిపురస్తాత్పాతుచేతాస్తారుద్రేపశ్చాత్పాతు మనోమాజవాస్వాతృక్షిణతపాదు విశ్వకర్మన్మాత్వాత్యైరుత్తరతపాదు ఇదమహం తప్తం వాత్వాయ్యాన్నిసృజామి దిగ్గ్యాది స్వాహా దిగ్గ్యాదిత్యవని స్వాహా దిగ్గ్యాది బ్రహ్మవని క్షత్రవని స్వాహా దిగ్గ్యాది సుప్రజావనీరాయ స్పోషవని స్వాహా దిగ్గ్యస్యావాహదేవాన్యజమానాయ స్వాహా భూతేభ్య స్వాహ ధ్రువోసి పృథివీంద్రగ్రహ ధ్రువక్షిదస్యంతరిక్షందృగ్రహ అచ్యుతక్షిదాసి దివం దృగ్గ్రహాభస్మాస్యగ్నేపురీషమసి యుంజతే మనా ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపస్థితాః విహోత్రాదేవయునా విలేకయిన్మహీ దేవస్య సవితుఃపరిస్తుతిః ఇదం విష్ణుర్విచక్రమేత్రేధాని దధే పదం సమోఢమస్య పాగ్రేసురే స్వాహా ఇదా ఆవతీభే నుమతీ భూతగ్రేసూయవసినీ మనవేరవస్య ృష్కబ్నారోదీ విష్ణయేతే దాధత్త పృథివీమభితో మయూఖై స్వాహ దేవశ్రుతౌ దేవేష్వాభోషతం ప్రాచీ ప్రేతమద్భరం కల్పయంతి భూవర్భ్యయజ్ఞన్నాయకం మాజిఃపరతం ష్టమావాదతం దేవీ దుర్యే ఆయుర్మానిర్వాదిష్టం ప్రజాం మానిర్వాదిష్టం అత్రాలమే కాం భష్మన్ పృథివ్యా విష్ణోర్ముఖం వీర్యాని ప్రవోచయ్య పార్థివాని విమమే రజాగ్రసి యో అష్టభాయముత్తరగ్రేసస్థం విచక్రమాణ మేధోరుగాయో విష్ణవే దివో వా విష్ణవుత వా పృథివ్యామహో వా విష్ణవురోరంతరిక్షాత్ ఉభాహిరస్తావసూనా ప్రణస్వా ప్రయచ్చ దక్షిణాదోదసంజ్ఞాద్విష్ణవేత్వా ప్రతద్విష్ణస్తవ దేవీయేన మృగోన భీమః కూచరో గీరిష్ఠాః యశ్చోరుషదృషు విక్రమానేష్వధిక్షియంతి భువానాని విశ్వాః విష్ణోరరాచామసి విష్ణోస్నప్తేస్తో విష్ణోస్యూరసి విష్ణోద్భువోసి వైష్ణవమాసి విష్ణవేత్వా దేవస్య ప్రాసవితుప్రాసర్వేష్నోద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యాం ఆదరేనాజీతమహగ్రక్షసోగ్రీవా అపి కృంతామి బృహన్నాసి బృహద్రవా బృహతీమింద్రాయ వాచం వద రక్షోహణం వలగహనం వైష్ణవీ యామహంతం వాలగముద్వాపామియన్నోనిష్టోయమమాత్యోనిచథాన ఇదమహంతం వాలగముద్వాపామియన్న సమానోయమసమానోనిచథాన ఇదమహంతం వాలగముద్వాపామియన్న సబంధుర్యమసబంధుర్నిచథాన ఇదమహంతం వాలగముద్వాపామియన్న సజాతోయమస జాతోనిచఖానోకృత్యాంతీరామి స్వరాలాసి సపత్న సత్రాలశ్చభిమాతిః జనరాలాసి రక్షోః సర్వరాలశ్చ మిత్రః రక్షోహణో వలగహన ప్రోక్షామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వానయామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వస్త్రిణామి వైష్ణవాన్ రక్షోహణో వలగహనా ఉపదధామి వైష్ణవీ రక్షోహణో వలగహనౌ పర్యోహామి వైష్ణవీ వైష్ణవమాసి వైష్ణవాస్తా దేవస్యత్తాసవితుప్రసవేష్మినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదేనార్యసీదమహగ్రక్షసోగ్రీవా అపే కృంతామి యవోదియవయాస్మద్వేషో యవయానాపీ దివేత్వాంతరిక్షాయత్తా పృథివ్యేత్వా సుంధంతాన్ లోకాస్తిదృషదానాస్తిదృషదానమసి బుద్ధివర్గస్తభానాంతరిక్షం ప్రణదృగ్రహస్త పృథివ్యాం మారుతోమీనో మిత్రావరుణోద్భృతేన ధన్వానా బ్రహ్మవని క్షత్రవనీరాయ స్పోషవని పర్యోహామి బ్రహ్మాదృగ్రహ క్షత్రం దృగ్గ్రహాయ దృగ్గ్రహ ప్రజాం దృగ్గ్రహ ధ్రువాదిధ్రువోస్మిన్యజమాన ఆయతనే భూయాత్ ఘృతేన ద్యావా పృథివీ పూర్యే ధామింద్రస్యచ్చదిరాశి విశ్వజనస్యచ్ఛాయా పరిత్వాగిర్వణో గిర ఇమా భావంతు విశ్వతాః వృద్ధాయుమన వృద్ధాయో జుష్టా భవంతు జుష్టాయః ఇంద్రస్య స్యూరసేంద్రస్య ధ్రువోసి ఐంద్రమాసి వైశ్వదేవమాసి.